அங்கண்மா ஞாலத்தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற்கீழே சங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம். கிங்கிணிவாய் செய்த தாமரை பூ போலே செங்கண் சிரிச்சிறுதே எம்மேல் விழியாவோ. திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் அங்கனிரண்டும் கொண்டெங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாபம் இழிந்தேலோ ரெம்பாவாய். திருப்பாவை திவ்ய பிரபந்தம்லோ 22வ பாசுரம் அங்கண்மா ஞாலத்து அனே பாசுரம். ஈ பாசுரத்வாரா ஆண்டாள் தமையொக்க அனன்யார்க சேஷத்துவம் அனேட்டுவண்டி அம்சாண்ணி வியக்தபருஸ்தூன்னார். ஏற்ற கலங்கள் அனே பாசுரம்லோ தமையொக்க அபிமான சூன்யத்துனு தெளியபரிசின ஆண்டாள் ஈ பாசுரம்லோ கிருஷ்ணா நீ யொக்க தாசுலம் மேமு, நீக்கு சர்வதா சர்வதேச சர்வகால சர்வாவஸ்தையந்து நீக்கு கைங்கரியம் சேசேதான்னி மேமு மகத்பாக்யங்கா அனுக்குனு உன்னட்டு வாழம் மேமு அனே ரகங்கா தம யொக்க அனன்யார்க சேஷத்வான்னி வியக்தபருஸ்துன்னாரு ஈ பாசுரம்லோ. அண்டே மரோக தேவதா விஷயம்லோ விஸ்வாசாన్ని పెట్టుకోకుండా నమ్మినటువంటి ఆ భగవంతుణ్ణి ఆ శ్రీమన్నారాయణుణ్ణి సదా సర్వకాలం తలుచుకొని ఉండడం అన్నమాట. ఇది ఎలా ఉంది అంటే ఉన్నిత్తు మట్టొరు దైవం తోళాల్ అని స్వామి నమ్మాళ్వార్ తిరువాయిమొళిలో చెప్పినట్టు ఈ పాసురం ఉంది. అందువల్ల విశేషమైనటువంటి అర్థములతో కూడినటువంటి ఈ పాసురార్థాన్ని ఇప్పుడు మనం వింటూ ఉన్నాం. అంగణ్మా ఞాలత్తరసర్ మహత్తగు భూమిను పరిపాలించిన ఆ రాజులైన వారు అభిమాన భంగమాయి వందు తమ యొక్క అహంకారమును పోగొట్టుకొని భగవంతుని యొక్క సన్నిధికి వాళ్ళు చేరి భగవంతుని ఎదురుగా నిలిచినట్టు కృష్ణ మేము కూడా మా యొక్క స్త్రీత్వాభిమానాన్ని పోగొట్టుకొని నీ యొక్క దివ్య సన్నిధికి చేరి ఉన్నాం అని అండాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మన పూర్వాచారులు ఈ అంగణ్మా అనేటువంటి ఈ పదాన్ని తీసుకొని స్వారస్యంగా కొన్ని విషయాలను మనకు తెలియపరిచినారు. త్రినారాయణపురం అనే ఆచార్య అభిమాన స్థలంగా కీర్తింపబడే ఆ మేలకోట సంపత్కుమారస్వామి విషయంగా స్వామి నమ్మాళ్వార్ రచించినటువంటి ఒక పాసురాన్ని ఇక్కడ మన పూర్వాచారులు తెలియపరుస్తూ ఉన్నారు. ఒక రాజ్యానికి అధిపతిగా ఉన్నటువంటి వాడు పరిపాలన కాలంలో ప్రజలను సరిగ్గా రక్షించకపోతే తమ బంధువులను కూడా అలక్ష్యం చేస్తూ ఉండినాడంటే అటువంటి రాజు అతని యొక్క పోరణి కాలం వలన ఆ రాజ్యం అతని దగ్గర నుంచి వెళ్ళిపోతే ఒక సాధారణ మనిషిగా వీడు మారిపోతే అతన్ని ఒకరు కూడా అతని ఎదురుగా వచ్చి నిలవరు. అటువంటి ఒక దుస్థితి అతని కలుగుతుంది. అటువంటి రాజు చివర్లో భగవంతుని యొక్క చరణారవిందంలో వచ్చి నిలిచి తమ యొక్క కష్టమన్నిటిను భగవంతుని ఎదురుగా విన్నపం చేసినట్టు ఇక్కడ తమ యొక్క స్త్రీత్వాభిమానంతో కూడినటువంటి వీళ్లు ఆ స్త్రీత్వాభిమానం అన్నిట్ను పోగొట్టుకొని స్వామి నీ ఎదురుగా మేము ఏమి లేదు అనే రకంగా వీళ్ళంతా వచ్చి శ్రీకృష్ణుని యొక్క ఎదురుగా నిలిచి ఉన్నారు. అభిమాన భంగమాయి వందు అంటే రాజుగా రాజ్య పరిపాలన చేసే కాలంలో ఆ రాజ్య సుఖాన్ని అనుభవించినటువంటి ఆ రాజులు తమ యొక్క ఆ కాలంలో రాజ్యం నామ మహావ్యాధి అచికిత్సో వినాశన భ్రాతరం వా సుతం వాపి త్యజంతి కలు భూమిపాహ అని రామాయణంలో చెప్పినట్టు రాజ్యం అనేది పెద్ద వ్యాధి లాంటిది, దానికి చికిత్స అనేది లేదు, మనిషిని నాశం చేసేస్తుంది. ఆ రాజ్య సుఖాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి ఆ రాజు తమ సొంత సహోదరుణ్ణి అదేవిధంగా తమ సొంత కుమారుణ్ణి కూడా ఆ రాజ్య సుఖం కొరకు వాళ్లను కూడా వదలడానికి సిద్ధంగా ఉంటాడు అనే రకంగా వాళ్లు ఉంటారన్నమాట. దీన్ని శాస్త్రకారులు అంటారు దశ వేశ్యా సమో నృపహ అని. ఆ విధంగా ఉన్నటువంటి వాళ్లు కూడా తమ యొక్క మనస్సును మార్చుకొని తమ యొక్క అభిమానాన్ని పోగొట్టుకొని భగవంతుని యొక్క దివ్య సన్నిధానంలో వచ్చి నిలిచినట్టు నిన్ పళ్ళి కట్టిర్కీయే, నీ యొక్క ఆ సింహాసనానికి క్రింద మేము వచ్చి నిలిచి ఉన్నాం. సంగమిరు పార్పోల్, మేము ఎలా వచ్చి నిలిచి ఉన్నామంటే గుంపు గుంపుగా మేము వచ్చి నిలిచి ఉన్నాం అని అంటున్నారు. అహమస్మ్యవరో భ్రాత గుణైర్దాస్యముపాగత కృతజ్ఞశ్చ బహుజ్ఞశ్చ లక్ష్మణో నామ నామత. లక్ష్మణస్వామి రాములు వారి ఎదురుగా నిలిచి రాములు వారి కైంకర్యం చెయ్యాలా అనే భావంతో ఎలాగైతే వచ్చి చేరారో ఆ మాదిరిగా మేము కూడా ఆ భగవంతుని యొక్క కళ్యాణ గుణములను చూసి ఆ భగవంతుని దగ్గరికి వచ్చి చేరి ఉన్నాం అనే భావంతో ఇక్కడ అండాల్ ఇలా చెప్పడం జరుగుతుంది. బంధు తలైపెయ్దోం, ఎక్కడ రావాలనో రావలసినటువంటి ప్రదేశానికి మేము వచ్చి చేరాం అని అంటున్నారు అండాల్. ఇది ఎలా ఉంది అంటే భరతుడు రాములు వారిని తిరిగి రాజ్యానికి పిలుసుకుని వెళ్లాలా అనే భావంతో వస్తూ ఉన్నాడు. అప్పుడు భరతుడు శత్రుఘ్నుడి దగ్గర చెప్తున్నాడు, మన్యే ప్రాప్తాస్మతం దేశం భరద్వాజో యమబ్రవీత్ నాతి దూరేహి మన్యేహం నదీం మందాకినీం ఇతః. రామాయణంలో అయోధ్యాకాండంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. భరతుడు చెప్తున్నాడు శత్రుఘ్నుని చూసి, శత్రుఘ్న భరద్వాజ మహర్షి చూపించినటువంటి ఆ ప్రదేశానికి మేము వచ్చేశాం, ఇదిగో రాములు వారి యొక్క ఆశ్రమం కనబడుతూ ఉంది అని, చేరవలసినటువంటి ప్రదేశానికి వచ్చేశామని భరతుడు ఎలాగైతే అన్నాడో అదేవిధంగా మేము కూడా కృష్ణ నీ యొక్క దివ్య సన్నిధానానికి చేరాం అని అండాల్ చెప్పడం జరుగుతుంది. మందు తలైపెయ్దోం కింగిణివాయ్ చెయ్ద తామరై పూ పోలే, చిన్న గజ్జల నోళ్ల వలె వికసించిన తామర పూ వలె ఉన్నటువంటి ఆ ఎర్రగా ఉన్నటువంటి ఆ నేత్రములతో కృష్ణ మమ్మల్ని నువ్వు కటాక్షించాలి అని అండాల్ శ్రీకృష్ణుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నారు. ఆ భగవంతుని యొక్క నేత్రములు వాత్సల్యముతో ఎర్రగా ప్రకాశిస్తూ ఉన్నాయట. త్రాసిత రిపువ్రజమహట్టహసితైస్వైహి నాత నరసింహ నయనారుణిమయోగా క్రోధనమరవు ప్రియజనే ప్రసదనం హై ద్రాక్కలయతే అద్భుతతనో మమ నమస్తే. లక్ష్మీనృసింహ స్వామిను కీర్తించినప్పుడు ఆ స్వామి యొక్క నేత్రములు వాత్సల్యముతో ఎర్రగా ప్రకాశిస్తున్నాయి అని కవులు వర్ణించినట్టు శ్రీకృష్ణుని యొక్క నేత్రం వాత్సల్యం వలన ఎర్రగా ప్రకాశిస్తూ ఉందట. దాన్ని అండాలు ఇక్కడ చెప్పడం జరుగుతుంది. శంగణ్ సిరిచిరుదే, కొద్ది కొద్దిగా మమ్మల్ని కటాక్షించు అని అండాలు ప్రార్థిస్తూ ఉన్నారు. పూర్తిగా మమ్మల్ని కటాక్షిస్తే మా వల్ల కాదు, నీ యొక్క దర్శనం అంటే నువ్వు ఆ విధంగా మమ్మల్ని కటాక్షిస్తే మేము ఉంటామో ఉండమో అదే మాకు తెలియదు. ఎందుకంటే గిట్టల్లో సముద్ర నీళ్లు సరిపోదు కదా అని మన పూర్వాచారులు చక్కగా ఇక్కడ వ్యాఖ్యానం చేశారు. ఎమ్మెల్ విడియావో, కృష్ణ ఆ విధంగా మమ్మల్ని కటాక్షించు అని అంటాడు ప్రార్థిస్తూ ఉన్నారు. తింగళం ఆదిత్యను మెళుందార్పోల్ అంగనిరండుం కొండు, ఒకే సమయంలో చంద్రుడు వలె సూర్యుడు వలె ప్రకాశించుచున్న ఆ నేత్రములతో అం కణ్ ఇరండుం కొండు, అందమైన ఆ రెండు నేత్రములతో మమ్మల్ని కటాక్షించు అని అండాల్ ప్రార్థిస్తూ ఉన్నారు. అంగనిరండుం కొండు అన్నారు, అంటే భగవంతుని యొక్క నేత్రములు సూర్యుడు వలె ప్రకాశిస్తుంది, చంద్రుడు వలె ప్రకాశిస్తూ ఉంది. తత్ర గోవిందమాసీనం ప్రసన్నాదిత్యవర్చసం ఉపాసాంచక్రిరే సర్వే కురవో రాజభిస్సహ. భారతంలో ఉన్నటువంటి శ్లోకం, దుర్యోధనుడు మన సభకు శ్రీకృష్ణుడు వస్తున్నాడు, ఒకరు కూడా లేవకూడదు అని చెప్పాడు. శ్రీకృష్ణుడు ఆ సభలో ప్రవేశిస్తున్నాడు, సూర్యుడు వలె ప్రకాశిస్తూ లోపల ప్రవేశించాడట శ్రీకృష్ణుడు. అప్పుడు అందరూ లేచి నిలిచారట. అటువంటి ప్రకాశం ఆ శ్రీకృష్ణునికి ఉంది అని భారతం వర్ణిస్తుంది. అదేవిధంగా తుహిన భాను దివాకర లోచనం అని దేశికులు వారు యాదవాభ్యుదయంలో చెప్పడం జరుగుతుంది. చంద్రకాంతాననం రామం అతీవ ప్రియదర్శనం అని రామాయణంలో కూడా ఆ భగవంతుని యొక్క ఆ తిరుమేనిను చంద్రుడు వలె ప్రకాశించుచున్న ముఖమని ఆ భగవంతుణ్ణి వర్ణించడం జరుగుతుంది. చంద్రమా మనసో జాత చక్షో సూర్యో అజాయత అని పురుష సూక్తం కూడా వర్ణిస్తూ ఉంది. అంగణి రెండు కొండు ఎంగళ్ మేల్ నోక్కుదియేల్, మమ్మల్ను నువ్వు ఆ విధంగా కటాక్షించాలి అని అంటాడు, ప్రార్థిస్తున్నారు. ఎంగళ్ మేల్ సాభం ఇళిందేలో రెంబావాయి, ఆ విధంగా నువ్వు కటాక్షిస్తే మా యొక్క అనుభవించియే తీరవలసిన ఆ వ్యసనము నశించిపోవును అని అంటాడు చెప్తున్నారు. అంటే ఇక్కడ శాపం అని ఆ పదము చేత ఒక నాలుగు అంశాన్ని అంటాడు పేర్కొంటున్నారు అంటున్నారు మన పూర్వాచారులు. బ్రహ్మ శాపం బిందు మాధవస్వామి యొక్క చెమట నీటి వల్ల శాప విమోచనం ఆ శివునికి కలిగినది. అదేవిధంగా దుర్వాస మహర్షి యొక్క శాపం ఇంద్రునికి ఆయన ఇచ్చినటువంటి శాపం లక్ష్మి యొక్క కటాక్షం వల్ల పోయినది. గౌతమ మహర్షి అహల్యకు ఇచ్చినటువంటి శాపం ఆ రాముల వారి యొక్క పాద దుమ్ము వల్ల పోయినది. ఆ దక్ష ప్రజాపతి అతని యొక్క ఆ చంద్రునికి ఆయన ఇచ్చినటువంటి శాపం శ్రీరంగంలో చంద్ర పుష్కరిణిలో వాడు స్నానం చేసిన దానివల్ల పోయినది. మా యొక్క శాపం మా యొక్క ఆ అనుభవించియే తీరవలసినటువంటి ఆ వ్యసనము కృష్ణ నీ యొక్క దివ్య కటాక్షం వలన నశించిపోవను అని ఆండాళ్ ఈ పాసురంలో పేర్కొంటున్నారు. ఆండాళ్ తిరువడిగళే శరణం. Thank you.